180 హరిగోపారుణాంసుక సం ధా హరిగోపారుణాంసుక హరిగోపః ఇంద్ర గోపః ఆర్ద్రమః నక్షత్రే వర్షాసు ఉద్భనః అష్టపాదాసీ రక్తవర్ణః ముద్వంగాః కీటవీ శేషాః తథా సోణమాంసుక మంబరం స్వార్ధేక ప్రత్యయః కిరణాని వాయస్యాః సా తథా ఓం హరిగోపారుణాంసుకాయే నమః మఖ వి హరిగోపం అనగా ఆరుద్ర పురుగు. దీనిని ఇంద్రగోప మస్కూడ అందురు. వర్షత్తువులలో అల్ట్రా నవి డోత్రములందు ఇవి పుట్టును. వీనికి 8 పాదములుండును. ఇవి యగని కాంతితో మెరీచుండును. వీని యవయనములు మిక్కిలి మూదువుగా నుండును. ఆ ఆరుద్ర పురుగు రంగు వంటి యగని వస్త్రము ధరించునది. లేక స్వార్థమునందుక ప్రత్యయము చెప్పుకొనిన ఎదని కాంతికణములుగాని గలదగుట వలన పరమేశ్వరి హరిగోపరుణాంసుకాయని స్తననీయ ఎగుచున్నది.